శంకరి శంకురు చంద్రముఖి అఖిలాండేశ్వరి శంకరి శంకురు చంద్రముఖి అఖిలాండేశ్వరి శంకరి శంకురు చంద్రముఖి అఖిలాండేశ్వరి శంకరి శంకురు చంద్రముఖి అఖిలాండేశ్వరి శ్రీ అఖిలాండేశ్వరి శ్రీ అఖిలాండేశ్వరి శ్రీ అఖిలాండేశ్వరి శ్రీ అఖిలాండేశ్వరి శ్రీ అఖిలాండేశ్వరి శ్రీ అఖిలాండేశ్వరి శాంభవి సరసి జవ సదానత ఫలదాయకి హరణాయకి జగ జనన అఖిలాండేశ్వరి శాంభవి సరసి జవరవందేశ శంకరి శంకురు చంద్రముఖి Thank you.